ఔదుంబరేణ మణినా పుష్టికామాయ మేధసా పశూనాం సర్వేషాం స్ఫాతిం గోష్ఠే మే సవితాకరత్ యో నో అగ్నిర్గార్హమద్య పశూనామధిపా అసరత్ ఔదుంబరోషా మణిః సమాః సజతు పుష్ట్యాః కరీషిణీం పలర్వతీం స్వధా విరాహం చదో గృహే ఔదుంబరస్య తేజసాధాతా పుష్టిం దధాతు మే యద్విపాచ్చ చతుష్పాచ్చ యాన్యన్నాహరియేరథాః గృహ్ణేహం ద్వేషాం భూమానం బిభ్రద్ ఔదుంబరం మణిం పుష్టిం పశూనాం పరిజగ్రభాగం చతుష్పదాం ద్విపదాన్యచ్చ ధాన్యం పరపశూనాం రసపోషధీనాం బృహస్పతిః సభితా మే నిగచ్చాత్ అహం పశూనామధిపాసారిపతి పుష్టం పుష్టపతిర్దధాతో మహ్యమౌదుంబరో మణిర్ద్రవిణాగచ్చత ఉపమౌదుంబరో మణిః ప్రజయా చ ధనేన చ ఇంద్రేణ జిమ్మరో మణిరామాగం సహ వక్షసా దేవో మణిస్స పత్రహాధన సాధన సాధనే పశోరన్నస్య భూమానం గమాం స్వాతిం నిగచ్చత యథాగ్రే త్వం వనస్పతే పుష్ట్యా సహజజ్ఞిషే ఏవాధనస్య మే స్ఫాతిమాదధాతు సరస్వతి ఆమేధనం సరస్వతి పరస్ఫాతిం చ ధాన్యం శ్రీవాల్యువాహవహాదయం చౌదుంబరో మణిః త్వం మణీనామధిపావచాధిత్వజి పుష్టం పుష్టపతిర్జజాన త్వజీవే వాచాద్రవేణాని సర్వౌదుంబరస్వత్వస్మాసరస్వానామృతమృతం చ గ్రామాణీరసి గ్రామాణీరుక్షాజాభిషిక్తోభివాసిం చ వచ్చసా తేజోసి తేజోమీధారజాధిరజిరసిరజిం మే దేహి పుష్టిరసి పుష్ట్యా మాసమం గృహమేధి గృహవతిం మా కృణో ఔదుంబరస్వత్వమస్మాసు దేహిరయిం చ నిజచ్చ రాజస్పోషాయ ప్రతిముంచే అహం త్వాం అయమౌదుంబరో మణిర్వీరో వీరాజ బధ్యతే సరస్సరిం మధూమతీం కృణోతు రయిం చ నిజచ్చాత్ శతకాండో దుష్టవర్ణ సహస్రపర్ణముత్తిర దర్భోజముగ్రవోషాధిస్తంతే బధ్నామ్యాజూషే నాస్య కేశాన్ ప్రవపంతి నోరధిరాఢమాఘ్నతే యస్మాచ్చిన్న పర్ణేన దర్భేణ శర్మ గచ్చతి దివితే తూలమోషధే పృథివ్యామశిరిష్ఠీత త్వయా సహస్రకాండేనాయుః ప్రవర్ధయామహే తిస్రో దివో అత్యతృణ తిస్రదిమా పృథివీరుత త్వయాహం దుర్భాగో దిర్వాణద్విమజాహంసి త్వమతిదహమానోహమస్మితస్మాన్ ఉభౌ సహస్వందౌ భూత్వా తపత్నాహం సహి శ్రీమహి సహస్వన అభివాహాతిం సహస్వవృతనారత సహస్వ సర్వాహం దుర్హార్ద సుహార్దో బహోన్క్రేధి దర్భేణ దేవజాహాతేన దివిష్టంభేన శశ్వజిత్ తేనాహం శశ్వతో జన అసనాహం సనవారిచ ప్రియం మాదర్భగణం బ్రహ్మరాజన్యాభ్యాహం శూద్రాచార్యాస్మై చ కామయామహే సర్వస్మై చ విపశ్యతే యోజాయమాన పృథివీమదం హద్యో అస్తభ్రాదంతరిక్షం దివం చం బిభ్రతం ననుపాత్మా వివేద సరోజం దర్భో వరోణో దివాకాః సపత్నాః శతకాండః సహస్వానౌషధీనాం ప్రథమః సంవభూవ సనోజం దర్భ పరిపాతు విశ్వతస్తేన సాక్షీర పృతనా పృతన్యతః సహస్రార్ఘశతకాండః పయస్వానపామగ్నిర్విరుధాం రాజసూయం సనోజం దర్భ పరిపాతు విశ్వతో దేవో మణిరాజూషా సంశ్రీజాతినః ఘృతాదుల్లుప్తో మధుమాన్మయస్వాన్ భో విద్రుంభోచ్చోతశ్చావయిష్ణుః నుదన్ సమత్నానదరాంజకృణ్వందర్భారోహ మహతామింద్రియేణ ంభోమిమత్యేశోజరథాత్వం వేద్యాహం సీదసీతారోరధ్వరే వామిత్రమిషరంతస్తంభోరీహితురితాన్యస్మదీష్ణో రాజా విషాసహీరక్షోహ విశ్వదర్శని ఓజో దేవానాం బలముగ్రమేతత్తంతే మధ్నామి జలధే స్వస్తరే గర్భేణ త్వం కృణవద్వీర్యాణి దర్భం బిభ్రదాత్మనామాయ్యతిష్టావర్చసీంధన్యాన్ చోర్యరివాహి ప్రతిశ్చతస్రః జంగిడోదిజంగిడో రక్షేతాదిజంగిడః దివాచతుష్పాదస్మాకం సర్వం రక్షతు జంగిడః జాగృత్య స్త్రీ పంచాశీ శతం కృత్యాగతశ్చరే సర్వాన్ ఫలక్తేజసారసాం జంగిడస్కరత్ అరసం కృత్రిమం నాదమరసాస్తత్ర విస్రసః అపేతో జంగిడామతిమిషుమస్తే వసాదన కృత్యాదూషణ దేవాజమథో అరాతిదూషణః అతో సహస్వాం జంగిడ ప్రణారోహం చితారిషత్ సజంగిడస్య మహిమా పరేణ పాతు విశ్వతాః నిష్కంధం ఏన సా సహసం స్కంధమోదమోదసా దృష్టాదేవాచరయన్ నిష్ఠితం భోమ్యామధి తముత్వాంగేరా ఇది బ్రాహ్మణ పూర్వ్యావేదు నత్వా పూర్వావోషధజో నత్వాహతరంది యానవాహ వివాహముగ్రోజం గిడః పరిపాణస్తు మంగళాః అథో పదానభాగమోజంగిడామీర్య పురాత ఉగ్రాగ్రధర ఉపేంద్రో వీర్యం దదో ఉగ్రయుక్తే వనస్పత ఇంద్రమోజ్ఞానమాదధో అమీవాః సర్వాశ్చాతరం దహిరక్షాహం శోషధే ఆశరీకం విషరీకం మలాసం వృష్ట్యా భయం తగ్మానం విశ్వసాహారతమరతాంజంగిడస్కరత్ ఇంద్రస్య నామ గృహ్ణంత ఋషజోజంగిడం దదో దేవాయం చక్రుర్భేణజమగ్రే విష్కంధదూషణం సరో రక్షతు జంగిడోధన పాదోధనేవ దేవాయం చక్రుర్బ్రాహ్మణ పరిపాణపరాదిహం దుర్గార్ధ సంఘోరం చక్షుపాపకృత్వాదభన్ తాం స్వం సహస్రచక్షో ప్రతిబోధేన నాశన పరిపాణోదిజంగిణ పరీమాదివ పరీమా పృథివ్యా పర్యంతరిక్షాత్ పరీమాభిరుద్ధ్యా పరీమా భూతాత్ పరీభూత భవ్యాద్విజోదీజోజంగిణ పాత్మస్మాన్ య కృష్ణవో దేవకృతాయ కుతోవ్రతేన్యః సర్వాంస్తాన్ విష్ణవేణజోరసాం జంగిడస్కరత్ శతవాహారో అనీలశద్యక్ష్మాన్ రక్షాంసి తేజసా ఆరోహన్వర్చసా సహ మణిందుర్నామచాదనః శృంగాభ్యాం రక్షో రుదతే మూలేన జాతు ధాన్యాః మధ్యే నయక్ష్మం బాధతే నైనం మహాత్మాతి తత్రతి ఏ యక్ష్మాసో అద్భయకా మహాంతోనే చ శబ్దినః సర్వాహం దుర్నా మహామణిః శతవాహారో అనీలశత్ శతం వీరాణ యక్షతం యక్ష్మానమావపత్ దుర్నాం నః సర్వాహం హత్వా వరక్షాం సిధూనుతే హిరణ్యశంగర్భ పశ్చాత్తవారో అయం మణిః దుర్నాం నః సర్వాహం స్త్రణ్వావరక్షాహం శక్రవీర్ శతమహం దుర్నాం నీనాం గంధర్వాత్ సరసాహం శతం శతం శష్మన్మదీనాం శతవారేణ వారయే ఇదం వర్చో అగ్నినః దత్తమాగం భర్గో యశః సహ ఓజో వజో బలం రేష్టిం సద్యానీ చ వీర్యాణితాన్యజ్ఞ ప్రదాతు మే వచ్చాభేహి మే తన్వా అహం సహోజో వజో బలం ఇంద్రియాయ త్వా కర్మణే వీర్యాహార ప్రతి గృహ్ణామి శతసాహారదాయ ఓర్జే త్వా బలాయ త్వౌజసే సహసే త్వా అభిభూయాయత్తారాష్టభృత్యాయ పరియూహామి శతసహారదార ఋతుభిష్పార్థవైరాయూషేమశ్చేత్వా సంవత్సరస్య తేజసాతేన సంహృదు కణ్వసి రతం యక్ష్మా ఆరుంధరేణైనం సపథో అశ్నుతే జంభేణజస్తే గుల్గులో స్వరభిర్గంధో అశ్నుతే విశ్వం చస్తస్మాద్యక్ష్మా మృగ అశ్వానీ వేణతే యద్గుల్గులు సైంధవం యద్వాప్యాసీ సముద్రియం ఉభయోరగ్రభం నామాస్మా అరిష్టదాతరే ఐతూ దేవస్త్రాజమాణ కుష్ఠో హిమవరతస్మై రగ్మానం సర్వం నాశనే సర్వాశ్చరాతు ధాన్యాః త్రీణీతే కుష్ఠ నామాహారి నద్యమారోహో నద్యారూఢః నద్యాయం పురుషో నిషత్ యస్మై పరిబ్రవీమి త్వాసాయం ప్రాతరథో దివా జీవనా నామ తే మాతా దేవంతో నామ తే పితా నద్యాయం పురుషో నిషత్ యస్మై పరిబ్రవీమి త్వాసాయం ప్రాతరథో దివా ఉత్తమో అస్యోషధీనామరణ్వాంజగతామివ వ్యాఘ్రష్పదామివ నద్యాయం పురుషో నిషత్ యస్మై పరిబ్రవీమిత్వాసాయం ప్రాతరథో దివా త్రిశాంభ్యో అంగీరేభ్యస్త్రిభ్యస్మై నిర్జాతో విశ్వదేవేభ్య సకుష్ఠో విశ్వభేణజః సాకం సోమేన తిష్ఠతి రగ్మానం సర్వం నాశన సర్వాశ్చరాదు ధాన్యాః అశ్వత్థో దేవ సదనస్తృతీయస్యామితో దివి తత్రామృతస్తే చక్షణం తతః కుష్ఠో అజాయత సకుష్ఠో విశ్వభేణజః సాకం సోమేన తిష్ఠతి రగ్మానం సర్వం నాశన సర్వాశ్చరాదు ధాన్యాః హిరణ్యరీణౌరచరద్ధిరణ్యబంధనా దివి తద్రామృతస్తే చక్షణం తతః కుష్ఠో అజాయత సకుష్ఠో విశ్వభేణజః సాకం సోమేన తిష్ఠతి పద్మానం సర్వం నాశనే సర్వాశ్చరాదు ధాన్యాః యత్ర నామ ప్రభ్రంశనం యత్ర హిమవతః శిరాః తద్రామృతస్తే చక్షణం తతః కుష్ఠో అజాయత సకుష్ఠో విశ్వభేణజః సాకం సోమేన తిష్ఠతి రగ్మానం సర్వం నాశన సర్వాశ్చరాదు ధాన్యాః యంతా వేద పూర్వ ఇష్వాః కోయం వాత్వా కుష్ఠకామ్యాః యంబావసోజమాస్యస్తే నాసి విశ్వభేణజః శీర్షలోకం త్రిదీజకం సతం దిర్యశ్చ హారదః రగ్మానం విశ్వధామీర్యాధరాంచం పరాసు వా ఎన్మే ఛిద్రం మనసో యచ్చ వాచః సరస్వతీం మన్యమంతం జగామ విశ్వైస్తద్దేవైః సహజం విధానః సంవేధాతు బృహస్పతిః మానాపో వేధాం మాం బ్రహ్మ ప్రమతిష్టన సుష్యేదా యూయం స్యం రద్భ్రహ్మహూతోహం సువేధామచ్చస్మి మానో వేధాం మానో దీక్షాం మానో హింసిష్టం యత్తపాః శివానశ్రం స్వం తాయూషే శివా భవంతు మాతరాః మానఃపయర్ణశ్వినా జ్యోతిష్పదీతమస్థిరః తామస్మై రాజతామిషం భద్రమిచ్ఛంత ఋషయః సర్విదస్తపో దీక్షామోపనిషే దురగ్రే తదో రాష్ట్రం బలమోజశ్చ జాతం తదస్మై దేవా ఉపసన్నవంతో బ్రహ్మ హోతా బ్రహ్మయజ్ఞా బ్రహ్మణాస్వరవామితా అభ్యర్గబ్రహ్మణో జాతో బ్రహ్మణోంతర్హితే హరిః బ్రహ్మస్తృజో ఘృతవతే బ్రహ్మణా వేదిరుద్ధీడా బ్రహ్మయజ్ఞస్య తత్వం చ ఋత్విజో దేహ విష్కృతాః సమితాయ స్వాహా అంభోముతే ప్రభారే మనీషామా సుత్రామ్ణే సుమతిం మహావృణానః ఇదమింద్ర ప్రతిహవ్యంగ్రే భారత్యాసం యజమానస్య కామాః అంభోముచం వృషభయజ్ఞిరాహారాం విరాజంతం ప్రథమమద్భరాణాః అపాన్నపాత అశ్వినా ఇందిజేన ఇందిజం దత్త భోజా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత అగ్నిర్మా తయత్తగ్నిర్మేధాం దధాతు అగ్నే స్వాహా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత వాయుర్మా తయతు వాయు ప్రాణాం దధాతు వాయవే స్వాహా ఎత్ర బ్రహ్మవితో జాంతి దీక్షయా తపసాత శౌర్యో మాతత్ర నయతు చక్షుశ్శౌర్యో దధాతు మే శౌర్యాయ స్వాహా యత్ర బ్రహ్మవిదో యాంతి దీక్షయా తపసా సహ చంద్రో మాతత్ర నయతు మనశ్చంద్రో దధాతు మే చంద్రాయ స్వాహా యత్ర బ్రహ్మవిదో యాంతి దీక్షయా తపసా సహ సోమో మాతత్ర నయతు మయః సోమో దధాతు మే సోమాయ స్వాహా యత్ర బ్రహ్మవిదో యాంతి దీక్షయా తపసా సహ ఇంద్రో మాతత్ర నయతు వరమింద్రో దధాతు మే ఇంద్రాయ స్వాహా యత్ర బ్రహ్మవిదో యాంతి దీక్షయా తపసా సహ పాపో మాతత్ర నయంతమృతం మోపతిష్ఠతు అభ్య స్వాహా యత్ర బ్రహ్మవిదో జాంతి దీక్షయా తపసా సహ బ్రహ్మా మాతత్ర నయత బ్రహ్మా బ్రహ్మ దధాతు మే బ్రహ్మణే స్వాహా ఆయుషోది ప్రతరణం విప్రం భేషజముచ్యతే తదాంజలత్వం సంతాతే సమాపో అభయం కృతం యో హరిమాజాన్యోహంగభేదో విసర్వగః సర్వం తేజక్ష్మమంగేభ్యో బరిహర్నిహరత్వాంజనం ఆంజనం పృథివ్యాం జాతం భద్రం పౌరుష జీవనం కృణోత్త ప్రమాయుగం రథ జ్యోతిమనాగసం ప్రాణ ప్రాణం దాహాయస్వాసో అసవే మృడ నిర్వృతే నిర్వృత్యాన పాఠేభ్యో ముంచ సింధోర్గర్భోసి విద్యుతాం పుష్పం పాత ప్రాణశ్చక్షుర్దివస్పజాః దేవాంజనం త్రైకర్కృతం పరిమా పాహి విశ్వతాః దర్వాహతరంత్యోషధన బాహ్యాః పర్వతీయాః ఉదా ఇదం మధ్యమవాః ద్రుపద్రక్షోభామీ వచాతనః అమీవాః సర్వాశ్చాతన నాశనద విభాయితః ఇదం రాజం వరుణానృత వాహ పూరుష తస్మాత్సహస్రవీర్యముంచన పర్యం హృదః యదాపో అజ్ఞాని దివరుణే దియదూచిన తస్మాత్సహస్రవీర్యముంచన పర్యం హృదః మిత్రశ్చత్వా వరుణశ్చారు ప్రేయదురాంజన తౌత్వానుగత్య దూరం భోగాయ పురారోహతు ఋణానృణమేవసంభజం కృత్యాం కృత్యాకృతో గృహం చక్షుర్మంత్రస్య దుర్హాత్మవృష్టిరవిశృణాంజన యదస్మాసు దుష్మప్యం యద్గోషయచ్చ నో గృహే అనాహావకస్తం చ దుర్హార్దప్రియం ప్రతిముంచతాం అపామూర్జవోజసో భావధానమగ్నేర్జాతమధిజ్ఞాతవేదసః చతుర్వీరం పర్వతీయం యదాంజనం దిశ ప్రతిశర్కర దిక్షివాస్తే చతుర్వీరం వధ్యత ఆంజనం తే సర్వాదిశో అభాజాస్తే భవంతు ధ్రువస్తిష్ఠాసి సమితే చార్య ఇమావిశో అభిహరంతు తే బలిం ఆక్ష్వైకం మణివేకం కృణుష్మ నాగ్యేకేనాపి వైకమేషాం చతుర్వీరం నైర్దిశేభ్యశ్చతుర్భ్యో రాజ్యాః బంధేభ్యః పరిపాత్వస్మాన్ అగ్నిర్మాగ్నినావత ప్రాణాయాః బాణాయాయుషేవచ్చ సమోజసే తేజసే స్పత్తనే సుభూతనే స్వాహా ఇంద్రో వేంద్రియేణావత ప్రాణాయాః బాణాయాయుషేవచ్చ సమోజసే తేజసే స్వస్తనే సుభూతనే స్వాహా సోమో మా సౌమ్యేనావత ప్రాణాయాః బాణ స్పష్టజేతుభూతలే భగో మాభగే నావత ప్రాణాయా ప్రాణాయాయుషేవచ్చ సమోజసే తేజసే స్వస్తనేతు భూతలే స్వాహా మరుతో మా గణేరవంత ప్రాణాయా ప్రాణాయాయుషేవచ్చ సమోజసే తేజసే స్వస్తనేతు భూతలే స్వాహా ప్రజాపతిష్ట్రాత్రమస్త్రితం వీర్యాయకం దత్తే భద్రామ్యాయుషే వచ్చ సమోజసే చమరాయకాస్త్రితస్తాభిరక్షతు ఓర్ధ్వస్తిష్ఠం కరక్షమ ప్రమాదమస్త్రితేవం మాత్వాదభన్పణయోయాదుదానాః ఇంద్రనివేదస్యోనవధూనుష్మృతం నేతః సర్వాన్ శత్రూన్విషహస్తాస్త్రేతస్త్వాభిరక్షతు శతం చ న ప్రహరంతో నిఘ్నంతో నతస్థిరే తస్మిన్నింద్ర పర్యదంత చక్షు ప్రాణమసో బలవస్త్రేతస్త్వాభిరక్షతు ఇంద్రస్య త్వావర్మణ పరిధాపయామో యో దేవానామధిరాజో బభూవ పునస్త్వా దేవా ప్రణయంతు సర్వే స్త్రేతస్త్వాభిరక్షతు అస్మిన్మణావేకశతం వీర్యాణి సహస్రం ప్రాణాస్మిన్నస్త్రితే వ్యాఘ్రశత్రోః నభితిష్ఠే సర్వాన్యస్త్వాహృతన్యాదధరస్సో అస్త్వస్త్రేతస్త్వాభిరక్షతు ఘృతాదల్లప్తో మధోమాన్ వయస్మాన్ సహస్రం ప్రాణశతయోః నిర్వరోధాః శంభోశ్చ వయోభోశ్చోర్జస్మాంశ్చ వయస్మాంశ్చాస్త్రేతస్త్వాభిరక్షతు యథాత్మవృత్తరోసోః అసపత్రస్త పత్రః సజాతారాహమసద్వాజీతరాహత్వాసవితాకారదస్త్రేతస్త్వాభిరక్షతు ఆరాహద్రిపార్థీవం రజపితురప్రాయిధామాభిః దివస్తదాహం బృహతి వితిష్ఠసాత్వేషం వర్ధతే తమాః నయస్యాః పారందదృశేనయోజో వక్తిష్వస్యాన్నివేశతే యదేజతి అరిష్టాసస్తముర్వితమస్మతి రాత్రి పారమాసీమహి భద్రే పారమాసీమహి ఏదే రాత్రి చక్షసో ద్రష్టారో నవతిర్నవ అశీతిస్తం చష్టా ఉతోతే సప్త సప్తతి షష్టిష్ట షట్య రేవతి పంచాశత్ పంచ సుమ్మరి చత్వారశ్చత్వారింశత్య త్రయస్త్రింశత్య వాజిని ద్వౌ చ తే వింశతిష్ట తే రాత్రేకాః దశావమాః తే భిన్న అద్య వాయుభిర్నవాహితుహితర్దివః రక్షామాజం అఘజం సదీశత మారో దుష్టం సదీశత మారో అద్యగవాహం స్తేనో మావీనా మృగదీశత మాశ్వాహనాం భద్రే తస్కరో మానునాం యాదు ధాన్యాః పరమేభిః పతిభిస్తేనో ధావతు తస్కరః పరేణ దత్పతిరజ్ఞః పరేణాఘాయురర్షతు అంధరాత్రి త్రిషుధో మమ శీర్షాణ మహిం కృణు హరో మృగస్య జంభాజాస్తే రతంద్రూపదే జహి త్వయి రాత్రి వసామతి స్వపిష్యామాసి జాగృహి గోభ్యో నశ్శర్మ నచ్చాశ్వేభ్య పురుషేభ్య అతో జాని జయస్వాహ ఆహ జాని చాంతః పరీణహి తాని తే పరీదన్వతి రాత్రి మాత ఋషసే న పరిదేహి ఉషానో అన్నే పరిదదాదహస్తభ్యం విభావై యత్కించేదం పదలది యత్కించేదం సరీరం యత్కించ పర్వతాయాసత్తం తస్మాత్తం రాత్రి బాహిరః సా పశ్చాత్వాహితా పురస్తోత్తరాదధరాదుదా గోపాయ నో విభావయ స్తోతారస్తలిహస్మాధి ఏ రాత్రి మనుతిష్ఠంతి చేత భూతేషు జాగ్రతి పశూన్యే సర్వాన్ రక్షాంతి తేన ఆత్మసు జాగ్రతి తేన పశుషు జాగ్రతి వేద వీరాత్రి తేనామ ఘృతాదీనామ వాసి రాం త్వాం భరద్వాజో వేద సానో విత్తేధి జాగ్రతి ఇషిరాజోషా జుపతిర్దమోరారాత్రి దేవస్యత వితర్భగస్య అశ్వక్షవాసంభృత శ్రీరామ ప్రమోద్యావాహ పృథివీమ హిత్వా అవి విశ్వాన్యరుహద్గంభీరో పరిశిష్టమరుహతశ్రవిష్ఠా ఉషదే రాత్రిణుసా వద్రాహిం తిష్టతే మిత్రదేవస్పదాభిః వర్యే వందే సుభగే సుజాత ఆజాగం రాత్రి సుమనాహరిహ స్యాః అస్మాం స్త్రాజస్వనర్యాణి జాత అధోయాని గమ్యాని పుష్ట్యాః సింహస్య రాత్రిశ దీపింశస్య వ్యాఘ్రస్య దీపినో వచ్చ ఆదదే అశ్వస్య భద్రం పురుషస్య వాయుం పురురూపాణి కృణుషే విభాతి శివాం రాత్రి మనసూర్యంచ శివస్య సుఖవాహనో అస్తో అశ్వస్తోమస్య సుభగే నిబోధనేన పావందే విశ్వాః సుదిక్షో స్తోమస్య నో విభావరి రాత్రి రాజేవ జోషతే అసామ సర్వీరా భవామ సర్వేదసో యుచ్ఛంతి హీరనూషదాః చమ్యాహనామదిషేమతిప్సంతి ఏధనాః రాత్రి హితానః సుతేవాయస్తేనో న విద్యతే యత్పునర్న విద్యతే భద్రాసీ రాత్రి తమసో న శిష్టో విశ్వం గోరూపం యువతిర్మే భరిషి చక్షుష్పదీవే ఉషదీవోహం షిప్రతిత్యాం దివ్యా తక్మా ముక్తాః యో అద్యస్తేన హాయత్యఘాయుర్మత్యో రిపుః రాత్రీ తస్య ప్రతీత్య ప్రగ్రీవా ప్రశిరో హరత్ ప్రపాదౌ న యథా దది ప్రహస్తౌ న యథా శీఖత్ యో వారిం లురుపాగతి సదం పిష్టో అపాహయతి అపాహయతి స్వపాహయతి శుష్కే స్థానామపాగత అంధరాత్రి తిష్టతో మమ శీర్షాణమయం కృణో అక్షౌరికస్తిరిజ్జాస్తేనతంద్రూపదే జహి ఏతే రాత్రిరడ్వాహస్తీక్ష్ణ శృంగా స్వాజవాహ హే భిన్నో అద్యపాహరచ్చతి దుర్గాణి విశ్వాః రాత్రిం రాత్రివరిష్యంతస్తరేమతం వాహ వయం గంభీరమప్రవాజిభరతరేదురరాదరః యథా శామ్యాక ప్రపదం నపహవాన్నాను విద్యతే ఏతావారాత్రిప్రపాదగణో అస్మాన్నభ్యధాయతి అవస్థేనం వాసో గోరజ ఉదతస్కరం అలోయో అర్వతశిరోభిధాయనీషతి యదద్యారాత్రిసుభగే విభజం జోమసో యదేతదస్మాన్ భోజజలిసేతన్నాను వాజసి ఉషసేన పరిదేహి సర్వాన్ రాత్ర్యనాగసాః ఉషారో అన్నే ఆభజాదహస్తభ్యం విభావరి అయూతోమయూతోమ ఆత్మాయూతం మే చక్షురయూతం మే శ్రోత్రమయూతో మే ప్రాణోయూతో మే పానోయూతో మే జ్ఞానోయూతోహం సర్వాః దేవస్యత్వాసమేత ప్రధరే ఏశ్విరో బాహుభ్యాం పోష్టో హస్తాభ్యాం ప్రసూత ఆరభే కామస్తదగ్రే సమవర్తత మనసోరేత ప్రథమం యదాసీత్ సకామకామేన బృహతాసజోని ఆయస్మోషయమానాయ ధేహి పంకామ సహసాసి ప్రతిష్ఠితో విభుర్విభావ సఖ ఆసఖీయతే తమగ్న ప్రతనాదుదాతభిః సహ వోజో యజమానాయ ధేహి దూరాచ్చయమానాయ ప్రణిపాణ్యాక్షరే ఆస్మాః అశృణ్వన్నాశాః కామేనాజనయన్ స్వాహ కామేన మాకామహాగంధృదయం పరి యదమీషా మదో మనస్తదయితో పమామిహ యత్కామకామజమానా ఇదం గృణ్వతి తే హవిః తన్నః సర్వం సమృద్ధ్యతామధైతస్య హవిషోభిః స్వాహ కాలో అశ్వో మహతి సప్తరశ్మిః సహస్రాక్షో అజరో భూరిరేతాః కమారోహంది కవచో విపశ్చితస్తస్య చక్ర భువనాది విశ్వాః సప్తచక్రాన్ వహతి కాలయేష దత్తాస్య నాభీరమృతం వక్షాః స ఇమా విశ్వభువనాన్యంజత్కాలస్తరీయతే ప్రథమోరుదేవ పూర్ణ కుంభోధీ కాల ఆభీతస్థం వై పశ్యామో బహుధాతు సంత స ఇమా విశ్వభువనాని ప్రత్యం కాలం తమాహు పరమేభ్యోమన్ స దేవ సంభువనాన్యాభరత్స దేవ సంభువనాని పర్యైత్ పితాసన్నేవత్పుత్రలేషాం తస్మాద్దైనాన్యత్పరమస్తిహేదాః కాలో ఓం నిమపదన కాల ఇమా పృథివీరుత కాళేహ భూతం భవ్యం చేషితం భవిత్తిష్ఠతే కాలో భూదేవదృజన కాళేతపతి సూర్యః కాళేహ విశ్వాః భూతాని కాళే చక్షుర్విపశ్యతి కాళే మనః కాళే ప్రాణః కాళే నామ సమాహితం కాళేన సర్వానందం త్యాగేన ప్రజా ఇమాః కాళే తపః కాళే జ్యేష్ఠం కాళే బ్రహ్మ సమాహితం కాళోహ సర్వస్యేశ్వరో యత్పితాదీయత్ ప్రజాపతేః తేనేషితం తేన జాతం తదు తస్మిన్ ప్రతిష్ఠితం కాళోహ బ్రహ్మ భూత్వ విభర్తి పరమేష్ఠినం కాళ ప్రజాసృజన కాళోహగ్రే ప్రజాపతి స్వయంభోః కశ్యపః కాళాత్తపః కాళాదజాయత కాళాదాపస్సమభవన్ కాళాద్ బ్రహ్మతపోదిశాః కాళే నోదేతి సూర్యః కాళే నివీశతే పునః కాళేన వాతః పవతే కాళేన పృథివీ మహీ ద్యోర్మహీ కాళాహీతా కాళేహ భూతం భవ్యం చ పుత్రో జనషత్పురాః కాళాదృజః సమభవన్ యజుః కాళాదజాయత కాళో యజ్ఞం సమీరదేవేభ్యో భాగమక్షీతం కాళే గంధర్వాప్సరసః కాళే లోకాః ప్రతిష్ఠితాః కాళే ఏనంగీరాదివో సర్వాకాధితిష్ఠతః ఇమం చ లోకం పరమం చ లోకం పుణ్యాం చ లోకాన్ విధృతేశ్చ పుణ్యాః సర్వాన్ లోకాన్ అభిజిత్య బ్రహ్మణ కాలస్తయీయతే పరమానుదేవః రాత్రిం రాత్రిమప్రజాతం భరంతో శ్వాహరేవ తిష్ఠతే ఘాతమస్మై రాజస్పోషేణావతంతో మాతే అగ్ని ప్రతివేశాయిషామ ప్రతివేశామ సాయం సాయం గృహపదిర్ణ అగ్ని ప్రాత ప్రాతస్తోమనసేమ ప్రాత ప్రాతర్గృహవాదిన్నో అగ్నిస్తాయం సాయం సౌమరేదస్య దాత వసోర్వసోర్వసుదాన రేధీంధానాస్త్వాశతం హీమారుధేమ అవశ్చాదగ్ధాన్నస్య భూయాసం అన్నాదరాన్నపదనే రుద్రాజనమో అగ్నరే సభ్యః సభాన్నే బాహ్యే చ సభ్యాస్తభాసనః అమింద్రాగురుహోత్య విశ్వమాయుర్యష్టతే అహరహ పరిమిత్తే హరంతోష్పాదే ఘాతమగ్నే వ్యవస్థ లోకారధ్యాపభూమి ప్రమాదామర్త్యాన్ ప్రజోదక్షిధీయాః ఏకాకిరాః సరథం యాసి విత్తాన్ స్వప్నం వివాహనోసూరస్య జోరౌ బంధస్వాగ్రే విశ్వజావశ్చురారాజనీతోరేకే అన్ని తమస్వ ప్రేతమ్యాతూమి సమిషగ్భూమానా బృహగ్రావాసూరేభ్యోదేవామర్తమహిమానమిన్ తస్మై స్వప్నాయుధీమత్యం ప్రయశ్చంశాదరానశాలా నైతాం మేదః పితరో నోత దేవాలేషాంజల్దిశ్చరత్యంతరేకం ఋతే స్వప్న మృదురాప్తేన ఆదిత్యాదో అరుణే నాశోషిష్టాః యస్య క్రూరమభజంతః సుశ్రుతో స్వప్నేన సుకృతః పుణ్యమాయుః శర్మదశివరమేణ బంధునాః తప్యమానస్య మనసోధీజ్ఞిషే విద్మతే సర్వాః పరిజాః పురస్తాః విద్మస్తప్నయోధిపాయాతే యశస్వినాశ్యారాద్విషేభిరపజాహి దూరం యథాగణాశం యథానం సన్నయంతి ఏవా దుష్కప్యం సర్వమప్రియే సన్నయామసి సమ్రాజాగస్తృణాన్యగుస్తం కుష్టాగుస్తమస్మాదేషుష్పప్యం స్వభావ దేవానాం వత్రీణాం గర్భజమస్య కరజో భక్తస్వప్నః సమాయ పామస్తద్దీషతే ప్రహిణ్మః బాలకృష్ణారామాదికృష్ణదగుదే ముఖం తంతః స్వప్న తథా సంవిన్నదత్వం స్వప్నాశ్వరివ కాయమశ్వరివరీనాహం అనాస్మాకం దేవ బీజం వివాహారుం పర్యదస్మాసు దుష్స్వప్నం యద్దోషచేదో గృహే అనాస్మాకస్తద్దేవ బీజం వివాహారుం నిష్కమేవ ప్రతిముంచతా నవరాత్రీనస్మాకం తదస్మై దుష్స్వప్నం సర్వం దిశతే నిర్దయామసి ఘతస్య జ్యోతిస్తవనాస్తం వత్సరం హగా వర్ధయంతి శ్రోత్రం చక్షు ప్రాణోచ్ఛిన్నోత్వచ్ఛిన్న వయమాయుషోర్చస ఉపాస్మాన్ ప్రాణోపాయతముపవయం ప్రాణోభవామహే వర్చో జగ్రాహ పృథివ్యా ఆంతరిక్షం వర్చస్తోమో బృహస్పతిర్దత్తాచోద్యామా పృథివీ సంగ్రహణీ భూవసుర్వచ్చో గృహీత్వా పృథివీ మరు సంచరేమ యశసాంగోపాతిముపతిష్టం యశో గృహీత్వా పృథివీ మరు సంచరేమ రజం కృణద్ధం సైవాణో వర్మాం బహురా పథూని పురా కృణద్ధ్వయమాయశీరదృష్టా వామస్వస్త్రాచమశోత్రం యజ్ఞస్య చక్ష ప్రభృతిర్ముఖం చ వాచా శ్రోత్రేణ సాజుహోమి ఇమై యజ్ఞం విదతం విష్ణుకర్మణా దేవాయంతు సుమనస్య మహారాహ ఏ దేవానా మృత్యుజోజే చ యజ్ఞిరాజేభ్యో అభ్యం క్రియతే భాగధేయం ఇమై యజ్ఞం సహవత్రీభిరేతయామంతో దేవాస్తవీషా మాతరంతాం తమగ్నే వ్రతవాసి దేవా ఆమర్త్యేష్వా త్వయి యజ్ఞేష్పేద్యాః యద్గోః వయం వ్రతినామ వ్రతారి విదుషాం దేవా అవిదుష్టరాధ అగ్నిష్టద్విష్పాదావృణాలు విద్వాన్ సోమస్తదా బ్రాహ్మణాహాద్వేష ఆ దేవానామ విబంధాః మగన్మయచ్చక్నవాః మదదన ప్రవాఢం అగ్నిర్విద్వాన్ సజాత్సయుద్ధో దాసోహ్వరాన్ సజదాన్ కల్పయాతి వాంగ్మ ఆస్తన్నవోః ప్రాణశ్చక్షురక్షో శ్రోత్రం కర్ణజోః అపారితాదేశోర్బలం పూర్వరోజంఘోజన పాదయో ప్రతిష్టాయిష్టాని మే సర్వాన్ మాతి పృష్ట తనోస్తంగా మే సహేదంత సర్వమాయూరీర శోనం మే సీత పునఃప్రీణస్వ పవమానస్వర్గే ప్రియం మాకృణు దేవేర్ ప్రియం రాజసు మాకృణు ప్రియం సర్వస్య పశ్యోదశూద్ర ఉతార్యే ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవాన్యజ్ఞేన బోధయ ఆయు ప్రాణం ప్రజాం పశూన్ కీర్తిం యజమానం చ వర్ధయ అగ్నే సమిధ మహర్షం బృహత జాతవేదసే సమే శ్రద్ధాం చ మేధాం చ జాతవేదా ప్రయచ్చతు ర్ధయామస్వాం వర్ధన ప్రజలాధన చేయాదిగామిదాహూణి దే సర్వం తదస్తు మే శివం తజ్జోషస్వజమిష్యేతాస్తే అగ్నే సమిధస్తామిద్ధం సో సమిద్ధమ ఆయురస్మాసూధేష్టముతత్వమాచార్యాయ హరిస్సు వర్ణో దివ వారోహోర్చిషాదివ్రంతి దివ ముత్పదంతం అవతాంజాతవేదో విభ్యేదుగ్రోర్చిషాదివ మారోహ సూర్యా అయోజాల అసూరా మాజినో యస్మై పాశై రంగిణో ఏ జరంతి ేరంధజామిహరదాజాతమేజ సహస్రారష్ట్యస్తవత్రాణంబాధిమ్యాశేమ శరదశతం జీవేమ శరదశతం బుద్ధేమ శరదశతం రోహేమ శరదశతం ఊహేమ శరదశతం భవేమ శరదశతం భూయేమ శరదశతం భూయదే శరదశతాత్ అవ్యరచ్చవ్యరచ్చ విలం విశ్వా విభాజనా తాభ్యాముద్ధృత్య వేదవత కర్మాణి కృణ్మహే జీవాస్థ దీవ్యాసం సర్వమాయుద్దీవ్యాసం ఉపజీవాస్థోపజీవ్యాసం సర్వమాయుద్దీవ్యాసం సంజీవాస్థ సంజీవ్యాసం సర్వమాయుద్దీవ్యాసం జీవనాస్థీవ్యాసం సర్వమాయుద్దీవ్యాసం ఇంద్రదీవ సూర్య జీవ దేవాదీవాదీవ్యాసమహం సర్వమాయుద్దీవ్యాసం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం మామమానీం విజానా ఆయుః ప్రాణం వజాం వశోన్ కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం యస్మాత్ కోశాదుదభ రామవేదం తస్మిన్ నంతరవదధ్వరేణం కృతమిష్టం బ్రహ్మణో వీర్యేణ తేన మాదేవాస్తపసావదేహ ఓం ఇత్యేకోనవింశం కాండం సమాప్తం.